ముప్పే ప్రాకృత ప్రళయ వర్ణన. వశిష్ఠుడు, రామ, నేను చూస్తూ ఉండగానే ఆ బ్రహ్మలోకంలో ఉన్నవారంతా ఆరిపోయిన దీపాల్లాగా కనిపించకుండా పోయారు. ఇంతలో ద్వాదశాదితులు ఆ లోకం చుట్టూ చేరి తమ కిరణజ్వాలలతో ఆ లోకాన్ని తగలబెట్టేశారు. ఆ పని అయిన తరువాత వారు 12 మంది ధ్యానమగ్నులే అక్కడి బ్రహ్మలాగానే ముక్తిని పొందేశారు. ఇంతలో ఆ బ్రహ్మలోకంతో సహా 14 లోకాలు కూడా ఒకే మహాసముద్రం లాగా అయిపోయాయి. ఆ సముద్ర తరంగాలు పెచ్చు పెరిగిపోయి తమ ఆవిర్భావానికి మూలహేతువులైన పుష్కరావర్త మేఘాలను కూడా చెల్లా చెదరు చేశాయి. క్రమంగా ఆ మేఘాలు కూడా ఆ నీటిలో కలిసిపోయాయి. 56. ఇంతలో నాకు అక్కడ నల్లటి బృహద్రూపం ఒకటి కనిపించింది. ఉద్ధతంగా ఉన్న ఆ రూపాన్ని చూసేసరికి నాకే కొంచెం భయం వేసింది. ఆ రూపం చీకటి కొండలాగా ఉంది, కాని దానికి ఒకటి కాదు 5 తలలు ఉన్నాయి. ప్రతి తలకు 3 కళ్ళు ఉన్నాయి. ఆ కళ్లల్లోంచి జ్వాలలు ఎగజముతున్నాయి. ఆ రూపానికి 10 చేతులున్నాయి. ఆ చేతుల్లో ఒక శూలం ఉంది. క్రమంగా నాకు భయం తగ్గింది. అది అఘోర రుద్రుడని నేను గుర్తించాను. దూరం నుంచే నమస్కరించాను. శ్రీరాముడు, గురుదేవ, సర్వవ్యాపకుడైన పరబ్రహ్మకు ఈ పరిమిత రూపం ఎలా ఏర్పడింది? పైగా ఈ రంగు ఏమిటి? ఈ తలలేమిటి? ఈ చేతులేమిటి? ఆ పరబ్రహ్మకు ఛాయారూపమైన మాయాశక్తి ఏమైపోయింది? వశిష్ఠుడు, రామ, సృష్టిస్థితి లయలను చేయాలనే నిశ్చయానికి కారణమైన మాయావృత్తి ఒకటి ఉంది. దానినే అహంకారం అంటారు. దీని ద్వారానే ఆ పరబ్రహ్మ జగదధ్యాసకు మూలమవుతున్నాడు. అలా అధ్యాసలో పడ్డ జీవులలో కొందరు ఆయనను శరణు వేడుతూ ఉంటారు. అలాంటివారి దోహకాలను పోగొట్టడం కోసం ఆయన ఒక రూపాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. దోహకానికే మరో పేరు రుప్పోగొట్టడానికి మరో పేరు ద్రావణం. ఆ రెండూ కలిపితే రుద్ర అనే పదం ఏర్పడింది. రుద్రుడు అంటే దోహకాన్ని పోగొట్టేవాడు. చిత్రమేమిటంటే దోహకాన్ని కలిగించేది ఆయనే, పోగొట్టేది ఆయనే. దోహకాన్ని కలిగించేటప్పుడు ఆయన విషయాలయందు భిన్నాభిమాన స్వరూపంగా ఉంటాడు. దోహకాన్ని పోగొట్టేటప్పుడు ఆయన సర్వ విషయాలయందు ఏకాభిమాన స్వరూపంగా ఉంటాడు. పంచ జ్ఞానేంద్రియాలే ఆయన పంచముఖాలు. పంచ కర్మేంద్రియాలు ఆయన కుడిచేతులు. ఆ కర్మేంద్రియ విషయాలు ఆయన ఎడమచేతులు. ఆయన ఆకాశస్వరూపుడు గనుక నల్లగా ఉన్నాడని చెప్పాను. ఆయన 5 తలలకు 3 కళ్ళు ఉన్నాయని చెప్పాను. 1 సత్వరజస్తమో గుణాలు, 2 భూత భవిష్యద్ వర్తమాన కాలాలు, 3 చిత్తాహంకార బుద్ధులు, 4 ఓంకారంలోని అకార ఉకారమకారాలు, 5 ఋగ్యజు సమవేదాలు అనేవి ఆ కళ్ళు. భూవహ భువహ సువహ అనే ముల్లోకాలే ఆయన చేతిలోని త్రిశూలం. తాను సమష్టి అహంకార స్వరూపుడు గనుక ఆయన సృష్టిలోని జీవులందరికీ దేహాత్మాభిమానం సహజసిద్ధంగానే కలుగుతోంది. ఆ జీవులకు ప్రవృత్తి నివృత్తి ఫలాలనందించడం ఆయనకు సహజ స్వభావం. సృష్టి ప్రళయాలకు ఆయనను ప్రేరేపించేది చిన్మాత్రుడైన పరమాత్మే. అలాంటి ఆ రుద్రుడు ఉన్నట్టుండి నోరు తెరిచి అక్కడ ఉన్న నీటిని పీల్చడం ప్రారంభించాడు. ఆయన నోటి నిండా అగ్నిజ్వాలలు వ్యాపించి ఉండడం నాకు కనిపించింది. క్షణాలలోనే 14 లోకాలను ముంచిన నీరంతా రుద్రదేవుడి ముఖంలో ఇంకిపోయింది. నాకు అప్పుడు ఆ నల్లటి రుద్రుడు బురద బురదగా ఉన్న భూమి, పైన కింద బ్రహ్మాండ కపాలాలు, మధ్యలో ఆకాశము విడివిడిగా కనిపించాయి. 80. ఇంతలో ఆ రుద్రుడు లేచి నిలబడి మహాకాలుడై నాట్యం చేయడం మొదలుపెట్టాడు. వెను వెంటనే అతనికి ఛాయారూపంగా ఉన్న మాయాదేవి గూడా నాట్యం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడ సూర్యుడుగాని చంద్రుడుగాని మరొక వెలుగుగాని లేదు. అయినా ఈ రుద్రుడికి ఈ నీడ ఎలా ఏర్పడింది అని నాకు సందేహం కలిగింది. నా సందేహానికి సమాధానం దొరకలేదుగాని మొదట నీడలాగా కనిపించిన ఆ దేవి మెరుపులాగా ఒక గంతుగెంతి ఆ రుద్రుడికి ఎదురుగా నిలబడి ఘోరమైన 57. నాట్యం చేయడం ప్రారంభించింది. ఆమె అలా నాట్యం చేస్తున్నప్పుడు సూర్య చంద్రాదులు ఆమెకు కళ్ళుగా కనిపించారు. నదులు, వృక్షాలు, కొండలు, నక్షత్రాలు, స్వర్గపాతాలాది లోకాలు ఆ ఛాయాదేవికి ఆ కాళరాత్రికి అవయవాలుగా నాకు కనిపించాయి. ఆమె మెడలో రకరకాల పూలమాలలేగాక పలుగులు, పారలు, గొడ్డళ్ళు, చేటలు, రోకళ్ళు మొదలైన వాటిని మాలలుగా వేసుకుంది. గమనిక ఈ 81వ సర్గలో 8వ శ్లోకం నుంచి 102వ శ్లోకం దాకా, అంటే సర్గ చివరి దాకా, కాళరాత్రి నాట్య వర్ణనను కవితామయంగా, తత్వసంకేతమయంగా విస్తరింపజేశాడు కవి. చివర్లో ఒక అర్ధరావృత్తంలో నాట్య ప్రక్రియకు, తత్వ విద్యా ప్రక్రియకు సమన్వయం చూపుతూ ఈ వర్ణనను ముగించాడు. ఇంతటి విశాలమైన ఈ వర్ణన తాత్పర్యమేమిటో పై సర్గలో ఆయనే చెప్పబోతున్నాడు. కనుక మనం వర్ణనల విస్తారాన్ని తగ్గించుకుని ముందుకు సాగుదాం. సర్గ 81.